భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 5వ భాగం. 1600 పూర్వపు భౌతిక శాస్త్రంలో యంత్రశాస్త్రాందే రాజ్యం. గెలీలియో చివరి రోజుల్లో విటరసెల్లి అనే ఓ చురుకైన సహాయకుడు ఉండేవాడు. ముసలకం పనితీరు మీద టోరసెల్లి ఝాస మళ్ళింది. గాలి ఒత్తిడే 33 అడుగుల నీటి స్తంభాన్ని భరిస్తోందని ఇతడు అర్థం చేసుకున్నాడు. మెర్క్యూరీ స్తంభానికి పైన మొట్టమొదటి మానవ నిర్మిత శూన్యం తయారయ్యింది. ఆటో నాన్ గ్యూరిక్ మొట్టమొదటి గాలిపంపు తయారు చేశాడు. ఇతడు ఓ గంట జాడి తయారు చేశాడు. దానిని బట్టి శూన్యంలో శబ్దం ప్రసారం కాదు, వినిపించదు అని తెలుసుకున్నాడు. ఒక ప్రముఖ ప్రయోగంలో శూన్యం సత్తాన్ని నిరూపించాడు. శూన్యం చేత బంధింపబడ్డ 2 గోళార్ధాలని గుర్రాలు కూడా వేరు చేయలేకపోయాయి. బ్లెయిజ్ పాస్కల్ అనే బాలమేధావి ఈ భావాలని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాడు. నూనూగు మీసాల 16 ఏళ్లకే శంకు పరిచ్ఛేదాల మీద గ్రంథం రాశాడు. ఇతడు తన 19వ ఏట మొట్టమొదటి గణన యంత్రం కనిపెట్టాడు. సాస్కల్ ఆధునిక సంభావ్యత సిద్ధాంతానికి పునాదులు వేశాడు. తరువాత భౌతిక శాస్త్రంలో ఇది విస్తృతంగా వాడబడింది. ద్రవం మీద వర్తించబడ్డ ఒత్తిడి క్షీణం కాకుండా ప్రసారం అవుతుంది. దానితో ద్రవాలను తులాదండాల కింద వాడుకోవచ్చు. వాతావరణం కొంత ఎత్తు వరకే పరిమితం అని వాదించాడు పాస్కల్. ఇతడి బావ 1 మైలు ఎత్తు ఉన్న ఓ కొండెక్కి ఈ విషయాన్ని రుజువు చేశాడు. భారమితి కొండ మీద 1 విలువ, నేల మీద 1 విలువ చూపిస్తుంది. అంటే భారమితితో ఎత్తు కనుక్కోవచ్చన్నమాట. అందుకు వేరే పద్ధతులు కూడా ఉన్నాయి. ఉదాహరణకి, తాడు పుచ్చుకుని జాగ్రత్తగా కిందకి దిగుతూ భారమితి గొట్టాన్ని స్కేలులో వాడవచ్చు. సరంజామాన్ని కిందకు విసిరేస్తే పడటానికి ఎంతసేపు అవుతుందో లెక్క పెట్టవచ్చు. పీడనం విషయంలో తదుపరి పెద్ద మెట్టు వేసిన వాడు రాబర్ట్ బాయిల్. ఇంగ్లీష్ అంతర్యుద్ధం ముగియగానే కొందరు పండితులు కలిసి అదృశ్య కళాశాల అనే చర్చావేదికను స్థాపించారు. అందులో బాయిల్ సభ్యుడు. కింగ్ చార్లెస్ అధికారంలోకి రాగానే ఈ అదృశ్య కళాశాల రాయల్ సొసైటీగా మారింది. దక్షుడైన సహచరుడు రాబర్ట్ హుక్ సహాయంతో బాయిల్ ఎన్నో అధ్యయనాలు చేశాడు. సంపీడిత వాయువు యొక్క పీడనం ఎక్కువ అవుతుంది అని కనుక్కున్నాడు. గాలిని సంపీడవచ్చు అన్న సత్యం మరో ముఖ్యమైన నిర్ణయానికి దారితీసింది. గాలిని కుదించగలుగుతున్నాం అంటే అది దూరదూరంగా ఉన్న రేణువుల మధ్య ఖాళీలు ఉన్నాయన్నమాట. ఐరోపా విజ్ఞాన చరిత్రలోని అతిరథ మహారథులంతా 17వ శతాబ్దపు 2వ భాగంలోనే దిగివచ్చారు. వీరిలో కొందరు సి హ్యూజెన్స్, JW లెబనిష్, ఆర్ హుక్, ఈ హేలీ మొదలైన వారు. కానీ వాళ్ళందరికీ సామ్రాట్టు 1642 నుండి 1727 మధ్యలో జీవించిన ఐజాక్ న్యూటన్. న్యూటన్ క్రిస్మస్ రోజు పుట్టాడు. చిన్నతనంలో కొంతకాలం తన తాత అమ్మమ్మల దగ్గర పెరిగాడు. కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీ నుంచి పట్టభద్రుడయ్యాడు. చుట్టూ ప్లేగు వ్యాధి ప్రబలిపోతున్న స్థితిలో బతికి బట్టగట్టాడు. కళాశాల చదువు ముగిసిన నాటి నుండి తనలోని మేధస్సు వికసించసాగింది. ద్విపద సిద్ధాంతం మీద ఉండే సమాసాలని లెక్కించడానికి ఓ సూత్రం కనుక్కున్నాడు. అతి సూక్ష్మరాశుల వినియోగాన్ని నిర్వచించి క్యాలిక్యులస్కి శ్రీకారం చుట్టాడు. ప్లేగు వచ్చిన సంవత్సరమే గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కూడా కనుక్కున్నాడు. ఇది 15 ఏళ్ల తర్వాత ప్రచురింపబడింది.